జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ పరమ భాగవతులారా. రామ లక్ష్మణ సీత నారచీరలు ధరించారు, అరణ్యానికి బయలుదేరబోతూ ఉన్నారు. అథ రామశ్చ సీతాచ లక్ష్మణశ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుర్దీనాహ ప్రదక్షిణం. అలా నమస్కారం చేస్తూ రాజుకి ప్రదక్షిణగా దశరథ చక్రవర్తికి తిరిగి వస్తూ, తం చాపి సమనుజ్ఞాప్య ధర్మజ్ఞ సీతయాసః రాఘవ శోక సమ్మూఢో జననీం అభ్యవాదయత్. అలా తండ్రికి ప్రదక్షిణ చేసి వచ్చి తల్లికి నమస్కరించాడు రాముడు. దుఃఖపూరిత మనస్కుడయ్యాడు ఇప్పుడు. అన్వక్షం లక్ష్మణో భ్రాతుః కౌసల్యాం అభ్యవాదయత్. అధ మాతుః సుమిత్రాయాః జగ్రాహ చరణౌ పునః. లక్ష్మణస్వామి కూడా కౌసల్యకు నమస్కరించి తల్లికి పాదములకు వందనం చేశాడు. తం వందమానం రుదతి మాతా సౌమిత్రిమబ్రవీత్. హితకామా మహాబాహు మూర్ధ్ని ఉపాఘ్రాయ లక్ష్మణం. ఆ తల్లి సుమిత్ర మహాజ్ఞాని లక్ష్మణుడిని శిరస్సుని చూసి ఇలా అంటూ ఉన్నది లక్ష్మణునితో, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే రామే ప్రమాదం మాకార్షీహి పుత్ర భ్రాతరి గచ్చతి. నాయనా, అసలు నువ్వు వనవాసం కోసమే సృష్టింపబడ్డావయ్యా. నీవు రాముని యందు అలా లగ్నమైపోయి ప్రమాదం చెయ్యకు, ప్రమాదాలను తెచ్చిపెట్టకు. గచ్చతి వెళ్ళేటప్పుడు అంటూ ఉన్నదామే. అంటే ఏమిటంటే, రామగమన సౌందర్య ఆకృష్ట మనస్కతయ రక్షణ కర్మణి అనవహితో మాభూత్ ఇత్యర్థః. రాముడు నడక సౌందర్యం అంట, నడిచేటప్పుడు ఆ సౌందర్యము, రాముని యొక్క నడక సౌందర్యము ఏనుగు వలె, సింహము వలె, పెద్ద పులి వలె, ఆభూతు వలె, అవి నడకలు అందంగా ఉంటాయి. వాటి నడకలు ఆభూతు లెక్క లేకుండా నడుస్తూ ఉంటుంది, ఏనుగు హుందాగా నడుస్తూ ఉంటుంది, సింహము ఎదురులేనట్లుగా నడుస్తూ ఉంటుంది, పులి పరాక్రమాన్ని చూపిస్తూ ఉంటుంది నడకలు. అలా రాముని యొక్క నడక సౌందర్యం, అలా ఉపమానంగా చెప్పాలంటే మరి మనుషుల్లో ఎవరూ లేరు. అలా గొప్పవి పశువులు కూడా అవి కనుక, అయినప్పటికీ కూడా అంత గొప్పగా ఉంటుంది గమన సౌందర్యము అని చెప్తూ ఉన్నారు. కనుక నువ్వు దాంట్లో పడిపోయావంటే ఇక నువ్వు మళ్ళీ బయట ప్రపంచం తెలియదేమో నీకు, ప్రమాదం కలగనీయకుండా జాగ్రత్తగా ఉండాలి సుమా నీవు అంటూ ఉన్నది. మామూలుగా ఇంకెవరైనా అయితే మరొక విధంగా ఏదో ఒక శోకనాలు పెట్టి ఏడ్చేవాళ్ళు, కానీ అంత గొప్పగా చెప్తూ ఉన్నదా తల్లి. సుమిత్ర ఆగచ్చ ఆగచ్చ ఇది పునః పునర్వాచతం. నాయనా, నువ్వు గుర్తుపెట్టుకోవలసినవి ఇంకెన్నో ఉన్నాయి. రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. దీనికి చాలా రకాలుగా చెప్పారండి, 10 అర్థాలు వచ్చేటట్టుగా కూడా చెప్పారు. రామం దశరథం విద్ధి అంటే మామూలుగా అర్థం ఏమిటంటే, రాముడిని దశరథుడు అంటే తండ్రిలాగా భావించయ్యా నాయన. అలాగే మాం విద్ధి జనకాత్మజాం, జనకాత్మజ సీతామహాదేవిని నాలాగా అంటే తల్లిలాగా పూజించు. అయోధ్యాం అటవీం విద్ధి, అడవిని అయోధ్యే అనుకో, ఎక్కడుంటే ఏమిటి నీకు, కనుక పట్టణంలోనే ఉన్నాను అనుకుంటూ నువ్వు హాయిగా వెళ్ళిరా నాయన అంటూ ఉన్నది మామూలుగా పైన మనకి కనిపించేటటువంటి అర్థం. ఇక దీనికి చెప్తూ ఉన్నారు, రామం దశరథం విద్ధి అంటే సోపాధిక పితరి దశరథే అతి స్నేహం విహాయ నిరుపాధిక పితరి రామే ప్రీతిం కురువు ఇత్యర్థః. ఆ ఉపాధితో కూడినటువంటి తండ్రి అంటే ఈ జన్మలోనే దశరథుడు తండ్రి, ఉపాధి అంటే శరీరం. మరి ఇప్పుడే దశరథుడు తండ్రి కానీ అంతకుముందు జన్మలు కానీ ఆ తర్వాత జన్మలలో కానీ దశరథుడు తండ్రి కాదు కదా. కానీ మరి పరమాత్మ రాముడు అనంటే అన్ని జన్మల యందు కూడా నిరుపాధికమైన ఏ శరీరము కూడా ధరించాల్సిన అవసరం లేదు. అలా తండ్రి పరమాత్మ జీవునికి, అదే విష్ణు సహస్రనామంలో కూడా చెప్తూనే ఉంటారు, భూతానామ్యో అవ్యయపిత అని, ఈ జీవులందరికీ కూడా మారని తండ్రి అట పరమాత్మ. ఎప్పుడు వీడు ఎన్ని జన్మలెత్తినా ఎలా ఉన్నా కూడా తండ్రి పరమాత్మ. భగవానుడు చెప్పాడు ఆ మాట, వీడనుకోవటమే జీవుడు అనుకోవటమే కాదు, పితాహమస్య జగత అని చెప్పాడు భగవద్గీతలో, నేనే సుమా ఈ లోకం అంతటికి కూడా అందరికీ తండ్రిని నేనే, ఉద్భవానికి కారణభూతుడిని, పుట్టటానికి హేతు అయినటువంటి వాడిని నేనేనయ్యా, నే లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు అన్నాడు ఆయన. కనుక అలా నిరుపాధికమైనటువంటి తండ్రి రాముడు. అలాగే మాం విద్ధి జనకాత్మజాం, నేను కూడా నీకు ఈ ఉపాధి ద్వారా తల్లిని, కానీ ఆ సీత ఉన్నది లక్ష్మి కదా, నిరుపాధికమైనటువంటి తల్లి సీత, లక్ష్మీదేవి అందరికీ తల్లే ఆమె కూడా, కనుకదిగో అలా తెలుసుకో అంటూ ఉన్నది. ఇక అయోధ్య అటవీం విద్ధి, ఈ అయోధ్య అనేటటువంటిది కూడా అంతే, ఈ శరీరం ఉన్నప్పుడే కదా ఇది, మరి దీన్ని విడిచినట్లయితే రాముడు ఎక్కడుంటే అక్కడే నీకు, అదే ఆ ప్రాప్యమైనటువంటి దేశము రాముడు ఉన్న ప్రదేశమే కనుక ఇది నిరుపాధికమవుతూ ఉన్నది అన్నారు. ఇక రెండవ అర్థం యద్వా అంటూ చెప్తూ ఉంటారు. మరి ఒకటి ఏమిటంటే, రామం దశరథం విద్ధి, రాముడిని దశరథునిగా తెలుసుకో, జ్యేష్ఠభ్రాత పితృసమహ ఇది స్మరణాత్, జ్యేష్ఠభ్రాత పెద్దన్న తండ్రితో సమానము అని లోకన్యాయము. అలాగే జనకాత్మజాం మాతృసమాం విద్ధి, మరి పెద్దన్న తండ్రి అయితే మరి పెద్దన్న భార్య కూడా తల్లిలాగే అవుతుంది. అలాగే అటవీం అయోధ్య తద్వత్ భోగ్యతమాం విద్ధి, తల్లిదండ్రులు ఎక్కడుంటే అక్కడే అదే నీకు పట్టణం అవుతుంది అన్నారు. మరలా అథవా లేక మరొకటి కూడా చెప్పుకోవచ్చు, ఏమిటనంటే రామం దశరథ సదృశ్య గుణం విద్ధి, దశరథునితో సమానమైన గుణములు కలవాడు, గుణైర్ దశరథోపమహ అని ముందు చెప్పారు. అలాగే మాం విద్ధి జనకాత్మజాం గుణవతీం సీతాం మామివ సేవ్యాం విద్ధి, గుణవంతురాలైనటువంటి సీత నాలాగా తల్లిలాగానే భావించుకో, రమణీయ వస్తు సంపన్నతయా అటవీం అయోధ్యావత్తు భోగ్యతమాం విద్ధి, రమణీయమైనటువంటి వస్తువులు ఉంటాయి అడవులలో, కనుక అడవులు కూడా అడవులను కూడా నీవు అయోధ్యలాగానే భావించుకో అన్నారు. మరొకటి చెప్తూ ఉన్నారట, రామం దశరథం విద్ధి, దశరథమివ స్త్రీ పరవశం విద్ధి, దశరథుడు ఇప్పుడు స్త్రీకి వశుడై నిన్ను కాదు అడవులకి పంపించేస్తున్నాడు రాముణ్ణి, అలాగే స్త్రీ కైకవశుడైనట్లు రాముడు కూడా స్త్రీ వశుడే అవుతాడు. తచ్చ మృగానుసారిత్వాదిషు వక్షతే, అలా మృగము ఆ జింకను కావాలి అని అంటే వెళ్ళిపోతాడు అంతే. మాం విద్ధి జనకాత్మజాం అహం యథా రామమనుగచ్చేతి వదామి ఏవమేవ వదిష్యతి, ఇప్పుడు నేను ఎలా రాముని వెంట వెళ్ళిపో లక్ష్మణ అంటూ ఉన్నానో ఆ సీతమ్మ కూడా ఇలాగే అంటది, ఆ మృగం వెంట రాముడు వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వెళ్ళవయ్యా అని నిన్ను మరి పరుషంగా కూడా అంటానికి సిద్ధమవుతూ ఉంటుంది. తచ్చ తత్రైవ స్పష్టం అటవీం అయోధ్యాం విద్ధి, అప్పుడు అడవిని విడిచిపెట్టి అన్యత్ర గచ్చేతు, వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటారు మీరంతా, సర్వత్ర సావధానో భవ, కనుక అన్ని విషయాల్లోనూ కూడా నీవు జాగరూకతతో ఉండుము అంటూ ఉన్నారు. యద్వా అంటే మళ్ళీ ఐదవది సంకల్పం, వికల్పం చేసి చెప్పేది, రామం దశరథమివ అతిశూరం విద్ధి, మహాపరాక్రమవంతుడు దశరథుడు, దేవాసుర యుద్ధే దశరథస్య శౌర్యం ప్రసిద్ధం, అలాగే దేవాసుర యుద్ధంలో మరి మహా శౌర్యాన్ని చూపించాడనే చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, అందుకేగా వరాలు ఇచ్చింది ఈవిడికి. అహం యథా భర్తృవిజయ అభినందామి జనకత్మజాయేవ అభినందిష్యతి తచ్చ తం దృష్ట్వా శత్రుహంతారం ఇచ్చత్ర స్పష్టీ భవిష్యతి, అప్పుడు నేను ఎలా మీ తండ్రి గారిని అభినందించానో సీతమ్మ కూడా అలాగే అభినందిస్తూ ఉంటుంది. మరి ఆ కరదూషణాదుల్ని సంహరించినప్పుడు ఆమె అభినందించింది కదా అలా అని తెలుసుకో అంటూ ఉన్నది ఆమె. అలా అయోధ్యాం అటవీం విద్ధి, వ్యాఘ్రావాసం గుల్మమివ అటవీం అయోధ్యామివ విద్ధి. అడవిని అయోధ్యలాగా తెలుసుకో. ఎందుకనంటే ఇక్కడ పెద్ద పులి ఉంటుంది ఇక్కడ అడవులలో, అది ఒక పొదలలో ఉన్నట్లుగానే పులితో కూడిన పొదలు కలిగినటువంటిది సుమా అయోధ్య అని తెలుసుకో. మరి అలాంటి వారే కదా ఇక్కడ ఉండి పంపిస్తున్నారు. ఇక ఆరవది మరల చెప్తూ ఉన్నారు ఏమిటంటే, రామం దశరథం విద్ధి, దశరథో రామ విశ్లేషం యథా న సహతే తథా రామో యుష్మద్విశ్లేషం న సహతే. దశరథుడు ఎలా రాముని యొక్క విశ్లేషాన్ని ఎడబాటుని ఓరవలేడో, అలాగే రాముడు కూడా నీ ఎడబాటును ఓడవలేదయ్యా. రాముడు దశరథుడు రాముని ఎడబాటును ఓరవలేక వెళ్ళిపోయాడు ఎక్కడికి, స్వర్గానికి. అలాగే చివరిలో లక్ష్మణుని యొక్క విశ్లేషాన్ని కూడా రాముడు ఓరవలేడు, భరించలేడు, ఓరవలేకపోవటం అంటే సహించలేడు. అలాగే చివరిలో వెళ్ళిపోతాడు. అలాగే తెలుసుకో, జనకాత్మజాం అహం యథా భవద్విశ్లేషం నసహామి తథా సీతాచ భవద్విశ్లేషం నసహతి. అలాగే నేను ఎలా అయితే నిన్ను కుమారునిగా భావించి నీవిలా వెళ్ళిపోతూ ఉంటే నేను సహించలేకపోతూ ఉన్నాను, ఆమె కూడా నీవు లేకపోతే ఆమె నిన్ను కుమారునిగా చూస్తూ ఉంటుంది కనుక ఆమె కూడా నీ విశ్లేషాన్ని సహించలేదు. అయోధ్యామటవీం విద్ధి రామ విశ్లేషణ అయోధ్య యథా అపభ్రష్ట మనుష్యాచేత్ ఇత్యాద్యవస్థాం ప్రాప్త తథా అటవ్యపి అభివృక్షా పరిమ్లాన ఇత్యాద్యవస్థాం ప్రాప్నోతి. ఈ రాముని యొక్క ఎడబాటును అయోధ్య ఎలా భరించలేకపోతూ ఉన్నదో, అలాగే అడవి కూడా భరించలేదు, అందుకే వృక్షములు కూడా ఎండిపోయినాయి అని చెబుతాడు వాల్మీకి. ఆ తర్వాత ఏడవది, రామం దశరథం విద్ధి, దశరథో యథా సమ్రాట్ బభూవ తథా రామోపి సమ్రాట్ భవిష్యతి. ఎలాగోనంటే దశరథుడు ఎలా సామ్రాట్ అయ్యాడో అలాగే రాముడు కూడా సామ్రాట్ చక్రవర్తి అవుతాడయ్యా తర్వాత. మాం విద్ధి జనకాత్మజాం, నన్ను జనకాత్మజ అనగా అహం యథా సమ్రాట్ మహిషి, నేను ఎలా దశరథ చక్రవర్తికి మహిషిని అయ్యాను పట్ట మహిషిని, అలా సీత కూడా అవుతుంది. అయోధ్యామటవీం విద్ధి అటవీ అయోధ్యావత్ సమృద్ధ పుష్పఫల భవిష్యతి. అడవి కూడా అయోధ్యవలే పుష్ప ఫలములు, సమృద్ధమైనటువంటి ఫలములు కలిగినది అవుతూ ఉంటుంది. మరల ఇంకొక వికల్పం ఎనిమిదవది, రామం పదాతిరితి మావమంస్థాహ, రాముడు ఏదో కాలినడకన వస్తూ ఉన్నాడు అని అనుకోవద్దు సుమా, అలా అవమానించము, అలా భావించకూడదు. దశరథం పుష్పకాది బహురథ సంచారణం విద్ధి, దశరథుడు వలే అనేక రథములు ఈయన కూడా ఎక్కి తిరుగుతాడు. దశరథాహ యశ దశస్సు దిశాస్సు అప్రతిహతో రథో యశ ఇది చ విగ్రహ. ఇక్కడ దశరథుడు అని అంటే దశ దిక్కుల యందు కూడా అప్రతిహతమైన రథగమనము కలవాడట. అలాగే రాముడు కూడా పుష్పకాది రథములను సంచారం చేస్తాడు ఆయన కూడా అని తెలుసుకో. మాం విద్ధి జనకాత్మజాం దేవాసురాది యుద్ధేషు దశరథేన సహా యథాహం సంచరామి తథా సీతారామేణ సంచరిష్యతి. యుద్ధాల్లో మేము కూడా దశరథుడిని అనుసరించినట్లు సీతమ్మ కూడా రాముడిని అనుసరిస్తూ ఉంటుంది అని తెలుసుకో. ఎలా అయోధ్యాం అటవీం అంటే ఎలా అయితే అటవ్యాం యథా నిత్య సంచారః, ఇప్పుడు అటవీ యందు ఎలా సంచరిస్తారో తర్వాత అలా అయోధ్యలో కూడా సంచరిస్తారు మీరు, తర్వాత మళ్ళీ వస్తారు అన్నారు. అలాగే తొమ్మిదవది వికల్పం, దశరథం రామం విద్ధి, దశరథుడిని రామే యథా పితృత్వ బుద్ధి పూర్తి దశ తథా దశరథే అపి కురు. అంటే దశరథుని కూడా రాముడిగా చూడు అంటూ ఉన్నది ఇక్కడ ఆమె. దశరథుని రాముడిగా చూడటము అని అంటే రాముని యందు నువ్వు ఎలా పితృత్వ బుద్ధి నీకు ఉన్నదో అలా దశరథుని యందు కూడా తండ్రిగా భావించు అంటూ ఉంది. ఎందుకనంటే ఈయనకి ఇష్టం లేదు దశరథుడు అంటే, నాకు అసలు అవసరం లేదు నాకు ఇష్టం లేదని చెబుతాడు తర్వాత ఆ సుమంత్రుడితో. అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్ష్యే, నేను అసలు ఆయన తండ్రిగానే అనుకోవటం లేదు మామన్నాడు. అలాగే అలా తిరస్కరించకు, దశరథుడిని అందరు ఆమెని ఎందు బుద్ధి ఉంచినట్లు ఉంచవయ్యా. అలాగే తాదృశ బుద్ధి కార్య మాం విద్ధి జనకాత్మజాం దశరథ పాణిగ్రహణకృత దోషం మనసి అకృత్వ నన్ను కూడా నీవు దశరథుడిని ఎలా తిరస్కరించావు, మరి దశరథుడి పాణిగ్రహణం చేసిన భార్యను కదా నేను, అదిగో ఆ దోషం నాలో ఉందని అనుకోకు. అలా కాకుండా నీవు తల్లి సీతమ్మని ఎలా చూస్తూ ఉన్నావో నన్ను కూడా అలాగే చూడవయ్యా అంటూ ఉన్నదా తల్లి. ఇక అయోధ్యని కూడా అడవిలాగా, అంటే ఇప్పుడు వనం నగరమేవ అస్తు ఏన గచ్చతి రాఘవ, వనమే నగరమవుతుంది రాముడున్న చోట, కనుక అలా నువ్వు ఆ అడవిని గౌరవిస్తావు, అలాగే అయోధ్యను కూడా గౌరవించవయ్యా, పట్టణం ఇది దీనిని కూడా గౌరవించు తిరస్కరించకు అని అంటూ ఉన్నది. రేపు అయోధ్య కూడా రామపాదుక సనాధత్వేన అయోధ్యాపి ఉద్దేశ్యత అనుసంధేయ, రాముని పాదుకలు వచ్చి పరిపాలన చేస్తాయి ఇక్కడ. అయితే మరి ఇదంతా ఏమిటండి అని అంటే, ఇదంతా ఆమె చెప్పిందా అని అంటే ఏమో, మరి ఆ భావం ఇలా ఉండవచ్చు అని మనకి గోవిందరాజు అనేటటువంటి ఆయన వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. ఈయన ఆ పదములకు అర్థాలు వస్తూ ఉన్నాయి. అంటే వాల్మీకి కవిత్వము అంత గొప్పది అని మనం తెలుసుకోవాలి. మరి ప్రతిదానికి రావు కదా, చెప్పాలి చెప్పుకోవాలి అని అనుకుంటే, ఇక పదవది దశరథం పక్షిరథం గరుడరథం ఇది యావత్తు. దశరథుడు అనంటే రాముడిని దశరథుడుగా తెలుసుకో. ఇక్కడ దశరథుడు అనంటే ఏంటంటే దశ అంటే పక్షి, పక్షిరథముగా కలిగినటువంటి విష్ణుమూర్తి, కనుక రాముడిని విష్ణుమూర్తి అని తెలుసుకోబోయి. అలాగే జనకాత్మజాం మాం విద్ధి అంటే జనకాత్మజ ఉన్నదే సీతమ్మ, ఆమెను మాం అంటే లక్ష్మీం విద్ధి, లక్ష్మీదేవిగా తెలుసుకో, ఇందిరా లోకమాత అంటూ నిఘంటువు చెబుతూ ఉన్నది కనుక. సీతాలక్ష్మి భవాన్ విష్ణు అంటూ రాబోయే ముందు బ్రహ్మదేవుడు కూడా చెబుతాడు. అలాగే అటవీం అయోధ్యాం విద్ధి, అయోధ్యకు దేవానాం పురం పరమపదాఖ్యం విద్ధి. అయోధ్యకి పరమపదం అనే పేరుంది. అయోధ్య అని అంటే ఇక్కడ కేవలము ఈ సరయూ నది ఒడ్డున ఉన్నటువంటిది మాత్రమే కాక పరమపదానికి కూడా అయోధ్య దేవానాంపూర్ అయోధ్య ఇది శృతేహే, దానికి కూడా ఆ పేరు ఉన్నది. కనుక లక్ష్మీనారాయణలు ఉన్నటువంటిది పరమపదముగా తెలుసుకో. ఇక రెండవది, తర్వాత రెండవది కాదు పదకొండవది, ఇది ఏమిటనంటే రామం దశరథం విద్ధి. ఇక రాముడు వెళ్ళిన తర్వాత దశరథుడు ఎలాగూ ఉండడు, చనిపోతాడు, అప్పుడు ఇక రాముడే నీకు తండ్రి. మాం విద్ధి జనకాత్మజాం అంటే జనక తండ్రి కూతురుగా తెలుసుకో నన్ను. తండ్రి కూతురు అంటే అర్థమేమి, ఇక్కడ రాముడు అడవికి వెళ్ళాడు, దశరథుడు స్వర్గానికి వెళ్ళిపోయాడు, మమ్మల్ని ఉన్నస్తుందా ఈ కైకమ్మ, మా పుట్టింటికి మేము పోతాం, అప్పుడు ఏమంటారు అని అంటే అక్కడ ఫలానా వారి కుమార్తె అంటారే కానీ భార్య పేరు అక్కడ భర్త పేరు చెప్పి అనరు. పుట్టింట్లో ఉన్నప్పుడు ఫలానా వారి కుమార్తె అంటారు. జనకాత్మజ అంటే తండ్రి కూతురు అని తెలుసుకో. మరి ఇంకా ఏముంటుంది, అయోధ్య అడవే అలా తెలుసుకో అంటూ ఉన్నది. ఇక మరో ఒకటి పన్నెండవది, రామం విద్ధి దశరథం విద్ధి అంటే రాముడిని చూడు దశరథుడిని చూడు. ఏమంటూ ఉన్నాడు దశరథుడు, వెళ్ళిపోమంటూ ఉన్నాడు, రాముడు రమ్మంటూ ఉన్నాడు. సావకాశ నిరవకాశయోహో కోవా అనువర్తిని ఐతి సమ్యక్ నిశ్చిన్ ఇది అర్థ. అంటే సావకాశము నిరవకాశము అంటే అవకాశం కలిగినది, నిరవకాశం ఇక అవకాశం లేనిది. అవకాశం లేనిది ఏమిటి, దశరథుడు వెళ్ళిపో అంటున్నాడు. అవకాశం కలిగినది అడవి, అది రమ్మంటూ ఉన్నది. రాముడు రమ్మంటూ ఉన్నాడు, కనుక సావకాశమునే అనుసరించాలి. అలాగే మాం విద్ధి జనకాత్మజాం విద్ధి, దాసీ పరిజన సహిత తద్రహితయో కావా అనువర్తనీయ ఇది విచారయ. నేను వెళ్ళమంటూ ఉన్నాను, సీతమ్మేమో నాకు చాలామంది దాసీలు ఉన్నారు అని నేనంటూ ఉన్నా, నాకు చేసేవాళ్ళు ఉన్నారు, సీతమ్మకి ఎవరు లేరు, కనుక నీవు అలా సీతమ్మనే అనువర్తించాలి. అయోధ్యాం విద్ధి అటవీం విద్ధి, అయోధ్యను చూడు అడవిని చూడు, దృష్టఫల అదృష్టఫలయోర్ బుద్ధిమత కింవా అపేక్షణీయం. దృష్టఫలము ఫలము కనిపించేటటువంటి దానికోసం ఎవడైనా వెళ్తాడా, కనిపించని దానికోసం ఎవడైనా అక్కడేమీ ఫలితం లేదంటే వెళ్తాడా, అడవిలో నీకు కావలసినన్ని ఫలాలు కనిపిస్తూ ఉన్నాయి పో, అయోధ్య ఏముంటుంది ఇంకా ఇక్కడ ఏడుపు కొట్టుది తప్ప. ఏవం బహుగుణ లాభాత్ తాత్కాలిక దుఃఖానుసంధానం న కర్తవ్యమిచ్చాహ. కనుక బహులాభములు ఉన్నాయి వెళ్ళటంలో, కనుక రాముడిని అనుసరించి నువ్వు వెళ్ళాలి. గచ్చ కనుక వెళ్ళు నాయనా. రామో ఏన పథా గచ్చతి తేన తేన పథా కామ రూపి అనుసంచరం ఇచ్చా యుక్తరీత్యా కైంకర్యం గర్థం గచ్చ. రాముడు ఎలా ఎలా నడుస్తూ ఉంటే నీవు కూడా అలా అలా వెళ్ళవయ్యే అనుసరించి. ఇది ఉపనిషత్తు చెప్పేటటువంటి దేతత్ సామగాయం నాస్తే అని. అక్కడ పరమాత్మ ఎలా ఎలా వెళుతూ ఉంటే ఆయన్ని అనుసరించి ముక్త పురుషులు అలా అలా వెళుతూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. కైంకర్యం కురు తాత. ఓ నాయన అంటూ ఉన్నది భగవత్ కైంకర్య అన్వయ బహుమాన బుద్ధ తాత ఇచ్చుక్తి. నీవు అలా కైంకర్య బుద్ధితో నడువు. కనుక నాయన నువ్వు ఆ పని చేయి. తవ మాతాహం కైకేయీవ అపకీర్తిం యథా నగచ్చామి తథా మాం తారయ. కైకేయిలాగా అపకీర్తి నాకు తీసుకురాకు, నీ తల్లికి కీర్తినే తీసుకుని వచ్చి నన్ను ఉద్ధరించు. యథా సుఖం అహం సర్వం కరిష్యామి చుక్తరీత్యా కైంకర్య సుఖంకర లబ్ధం యద్వా రామస్య యథా సుఖం భవతి తథా వక్ష్యతి. కనుక అలా చేయిపో. భావజ్ఞాన కృతజ్ఞాన ధర్మజ్ఞాన చ లక్ష్మణ అంటాడు ముందు ఇంకా రాబోయే దాంట్లో రాముడు. అలా రామునికి కావలసినవన్నీ చేసి పెడుతూ ఉండు. అయోధ్యాయాం యథా సుఖం తథా వనేచ కామయేనా త్వయా వినా ఇచ్చుక్త రామ సంశ్లేష సుఖం ఖలు త్వయా అపేక్షితం యథా సుఖం గచ్చ ఇది అశ ఇచ్చువాచ ఇది పూర్వేణ సంబంధ. కనుక రాముడు నిన్నే కోరుతూ ఉన్నాడు, కనుక నువ్వు రాముని అనుసరించి వెళ్ళు నాయనా అని చెప్పింది. ఎంత అద్భుతమైనటువంటి రచన వాల్మీకి రామాయణం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.